212 హ్రీంకారోద్యాన కేకిని సం ధా హ్రీంకారోద్యాన కేకిని ఓ హ్రీంకార ఏవ ఉద్యానవత్ ఫలాస్వభావకత్వాత్ తథోచ్యనే తస్య కేకిని శంకర గ్రంథరత్నావళి మయూరి యథాలోకే బహుషు పశిషు ఆరణ్యకేషు సత్స్వపి తస్యాః రూపధ్వనిభ్యాం సుఖతయా దర్శన శ్రవణాది జన్య ప్రమోద సాధకతయా ఉద్యానాలంకరిష్ణుత్వం తథా హ్రీంకార రూప దేవతాధ్వనేహ సచ్చిదానంద రూప తద్వాచ్యార్థస్య చ పరమ పురుషార్థ సాధకత్వేన అవిశిష్టత్వేపి బ్రహ్మ విష్ణు కుద్రాదమూర్తిషు ఉద్యానతరువల్లి కక్ష గుల్మాదివత్ ఉత్తమని చ దేవ తిరేజ్మనుష్యాదిషు చ మయూరివ స్వేచ్ఛయా సర్వవ్యాపకత్వేన తదాత్మరూపసయా శరీరేంద్రియ ప్రాణాద్యాధార పరమ ప్రేమాస్పద పరమానంద రూప ప్రత్యగోచుహం శృతి వ్యాపకతయా ఏతద్బీజ ప్రకాశ్య భవతిత్యర్థః ఓం హ్రీంకారోద్యాన కేకిన్యై నమః. ఆం వి హ్రీంకార మునేడి ఉద్యానవనము నందలి ఆడు నెమలిగాన దేవి హ్రీంకారోద్యాన కేకిని అని చెప్పబడును. ఉద్యానవనము ఫలముల నసుగునట్లు హ్రీంకారము గూడా ఉపాసకులకు సర్వ ఫలప్రాపక మగును. లోకములో అనేకములైన యారణ్య పక్షులున్నను కేకిని ఆడు నెమలి రూప సౌందర్య ధ్వనిమాధుర్యముల వలన సుఖపాదకమగుట చేత దర్శన శ్రవణాదిజన్యమైన ఆనందము నకు సాధన మగుట వలన ఉద్యానము యొక్క అలంకరిష్ణుత్వము కేకినికి చెప్పబడును. అటులనే హ్రీంకార రూప దేవతాధ్వని సచ్చిదానంద రూపమైన హ్రీంబీజ వాచ్యార్థము పరమ పురుషార్థమోక్ష సాధకముగా భిన్నమైనది కాదు. అయినను 316 లితాత్రిశతీ భాష్యం 317 బ్రహ్మ విష్ణు రుద్రాది మూర్తులయందును ఉద్యానవనమునందలి తరులతా గుల్మాదుల వంటి ఉత్తమ నీచ దేవ తిర్యం మనుష్యాదులయందును మయూరి సలపరమే స్వరి సర్వవ్యాపకురాలు. అందువలన స్వేచ్ఛతో ఆధ్యాత్మక రూపముతో శరీరేంద్రియ ప్రాణాదులకాధారము పరమ ప్రేమాస్పదము పరమానందరూపము ప్రత్యేగాత్మకు ఈ హ్రీం గోచరము అహంవృత్తి వ్యాప్యమునైనట్టి బీజము చేత పరదేవత ప్రకాశమానయే వెలుగొందుచుండు వని భావము నాదానందము ననుభవించుచుండునని విశే ఉపాసకుడు మూలాధారస్థితమైయున్నకుండాలిని శక్తిని సంచాలితము చేసి సహస్రారమునకు గొనిపోవునప్పుడు పరావాక్ స్వరూపిణి అయిన ఆ శక్తి నుండి విభిన్న నాదములు వినవచ్చును. శక్తి సహస్రారస్థ శివ చైతన్యముతో సంయోజితమైనప్పుడు ఉపాసకుడు మధుర కేకిని ఉపాసక శ్రేష్ఠులయనుభనము బ్రహ్మరంధ్రగతో నాదః మాయురో నాడ ఉచ్యతే బ్రహ్మరంధ్ర సహస్రార గతనాదము మయూరనాదమని ప్రమాణవచనము వలన తెలియచున్నది. కావున హ్రీంకారమే మయూరనాదమని తెలియవలేను. సాధకో తముడు తన్నమశ్రణము చేయుచు తద్వాచ్యార్థమైన పారమేశ్వరతత్వముతో ఆత్మానుసంధానము చేయుచు సచ్చిదానంద స్వరూపుడైయుండునని భావము. శంకర గ్రంథరత్నావళి స్లో హ్రీంకారారణే హరిణి హ్రీంకారావాల వల్ల హ్రీంకార పంజరసుకి హ్రీంకారాంగణ దీపిక.